అరవే ఒక్క చిన్నమునీ భవిష్యత్ కథ. చిన్నముని, స్వామి, మీరు చెప్పింది బాగానే ఉంది. అది సరే కానియండి, నన్ను బోయగురువు అంటున్నారేమిటి? అది కేవలం నన్ను ఎత్తి పొడవడానికేనా? వేరే ఏదైనా అంతరార్థం ఉందా? వృద్ధముని ఎత్తి పొడుపు గాదయ్యా, జరగబోయే విషయాన్నే చెబుతున్నాను. ఏమిటంటే, నువ్వు ఒకప్పుడు మునివి, ఇప్పుడు ఇక్కడ గృహస్థుగా ఉన్నావు. నీకు నేను అతిథిగా వచ్చా. నీకు నాకు స్నేహం పెరిగింది. ఆ స్నేహం వల్ల నువ్వు నన్ను ఇక్కడే ఉండమని కోరుతున్నావు గదా. నేను నీ మాట మన్నించి ఇక్కడే ఉండిపోతాను. నువ్వు నా సాన్నిధ్యంలో మళ్లీ యోగసాధన మొదలు పెడతావు. అలా కొంతకాలం గడిచాక ఇక్కడ గొప్ప కరువు వస్తుంది. దాంతో ఈ ప్రాంతాలలో ఉండే నీ బంధువులు చాలామంది నశించిపోతారు. ఇంతలో ఇక్కడి రాజులకు యుద్ధం వస్తుంది. ఆ కల్లోలాన్ని తట్టుకోలేక మిగిలిన గ్రామ ప్రజలు పారిపోతారు. అప్పటికి నీకు కూడా వైరాగ్యం దృఢంగా కుదురుకొని ఉంటుంది. కనుక మనం మాత్రం ఏమీ కలత చెందకుండా ఈ దగ్గరలోనే ఒక అడవిలో నివాసం కొనసాగిస్తాం. కొంతకాలానికి ఆ ప్రాంతం అంతా పెద్ద కీకారణ్యం అయిపోయింది. SA 1-5-2 చాలా మూగాలు, కొంతమంది బోయవాళ్లు అక్కడ చేరతారు. వాళ్లలో ఒక బోయవాడికి నీకు స్నేహం పెరుగుతుంది. నువ్వు వాడికి అనేక విషయాలు బోధించడం మొదలు పెడతావు. వాడు ఒకప్పుడు నిన్ను స్వప్నం అంటే ఏమిటని అడుగుతాడు. దాన్ని ఆధారంగా చేసుకొని నువ్వు వాడికి ఆత్మతత్వం అంతా ఉపదేశం చేస్తావు. ఆ విధంగా నువ్వు బోయవాడికి గురువు కాబోతున్నావు. అప్పటికి నేను నీ పక్కనే ఉంటాను. ఇది జరగబోతోంది. ఈ విషయం నాకు యోగబలం వల్ల ముందే తెలుసు. అందుకే నిన్ను బోయవాడికి గురువువి అన్నాను. చిన్నముని, నాయనా, బోయవాడా? ఆయన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. ఆ రాత్రి మళ్లీ గురించి నేను ఆలోచించుకున్నాను. ఈ చుట్టూతా చాలా కనిపిస్తున్నాయి. కొండలు, నదులు, దిక్కులు, ఇలా ఎన్నో. ఇవన్నీగాక నేనుకడిని కనిపిస్తున్నాను. నేనెవరిని? నేను నేలనా, నీటినా, నిప్పునా, గాలినా, నింగినా? అసలీ పంభూతాలెవరు? నిజంగా చూస్తే పంచభూతాలనేవే లేవు. నేమే రెండు ద్రయో నచేయం భూహ నేదం ఖం నాయమప్యహం చిన్మాత్ర వ్యోమ కచనం ఇదమాభాతి కేవలం నీ డొట్ ఉడొట్స. 153:16 ఇవి కొండలు కావు. ఇది భూమి కాదు. ఇది ఆకాశం కాదు. ఈ నేను నేను కాదు. ఇదంతా ఒక చిదాకాశం యొక్క ప్రకాశం మాత్రమే. ఆకాశాన్ని మించిన ఆకాశం వంటి ఆ చిన్మామే ఇలా ప్రకాశిస్తోంది. అది ఇలా ఎందుకు కనిపించాలి? భ్రాంతి వల్ల. ఆ భ్రాంతికి కారణం ఏమిటి? దానికి అసలు కారణం ఉన్నదా? నేను ఎవడి హృదయంలోకి ప్రవేశించి ఏదేది అన్వేషించాలని ప్రయత్నించానో ఆ నా శిష్యుడు కాలిబూడిదైపోయాడు. నేనుగూడా కాలిబూడిదైపోయాను. అయినా ఇప్పుడు నేను ఉన్నాను, ఆలోచిస్తున్నాను. తస్మాదమనాద్యం చిదాభామాత్రమంబరం నీ. 153:20 కనుక వాడి దేహము అసత్యమే, నా దేహము అసత్యమే. అందుకే ఈ కనిపించేదంతా చైతన్యం యొక్క ఆయసర్. 117 ఆభాసమాత్రమే, వట్టి ఆకాశం వంటిదే. దీనికి ఆది లేదు, అంతమూ లేదు, కర్త లేదు, కర్మ లేదు, అపకరణమూ లేదు. ఇంతకు ఈ భాషకు కారణం ఏమిటి? సమాధానం దొరకడం లేదు. ఒను దొరకదు. ఎందుకంటే ఇదంతా చిన్మాత్ర యొక్క ప్రకాశం అనుకోవడం నా పొరపాటు. చిన్మాత్రానికి ప్రకాశం అంటూ వేరేమీ లేదు. ప్రకాశమే చిన్మాత్రం. నాపి చిన్మాత్ర కచనం చిన్మాత్రం వ్యోమ కేవలం నీ డొట్ ఉట్స. 153:16-22 ఆ చిన్మాత్రమే శుద్ధమైన ఆకాశం. అదే ఈ ప్రపంచం. నాయనా, బోయవాడా, ఆ రాత్రి నాకు ఆలోచనలు అలా సాగాయి. తెల్లవారేసరికి నా మనస్సు తెటపడింది. నేను కర్తను, భోక్తను కాదనే విషయం స్థిరపడింది. అప్పటినుంచి ఇప్పటిదాకా మా గురువుగారు, నేను అదే అనుభవంతో ఇక్కడ ఉండిపోయాం. ఆ తరువాత సంఘటనలన్నీ ఆయన చెప్పినట్టే జరిగాయి. నువ్వు నాకు శిష్యుడివయ్యావు. బోయవాడు అయితే, స్వామి, మీరు చెప్పేది ఏమిటంటే ఇదంతా స్వప్నమని? అంతేనా? మీరు ఎలాగూ దేహాన్ని విడిచిన స్వప్నపురుషులేగదా, నన్ను ఆ కోవలోకే చేర్చేస్తున్నారు. శాస్త్రాలు చెప్పే దేవతల్ని ఆ కోవలోకే చేర్చేస్తున్నారు. అందరూ ఒకరికొకరు స్వప్న పురుషులంటున్నారు. ఇది ఇంతేనంటారా? వీరంతా సదసన్మయులేనంటారా? ఉన్నా కూడా లేనివారికిందే లెక్కేనంటారా? చిన్నముని నాయనా, ఇది అంతే, దీంట్లో సందేహం లేదు. వెనక ఉన్న తర్కాన్ని చెప్పాను, మా గురుశిష్యుల అనుభవాన్ని చెప్పాను. అయినా నీకీ జగత్తు సత్యం అనే భ్రాంతి పోవడం లేదు. గురుసేవ, శాస్త్రాభ్యాసం, సాధనాభ్యాసం ఈ మూడూ లేనిదే తత్వజ్ఞానం మనస్సులోకి ఎక్కదు. నువ్వు తెలివగలవాడివి, ఆలోచించుకో, నువ్వే నిర్ణయించుకో. గమనిక, శ్రీరామ సభలో వశిష్ఠ సన్నిధానంలో జీవన్ముక్తి నందుకున్న విపశ్చిద్రాజు తన అనుభవాలను ఆ మహాసభకు వినిపిస్తున్న సందర్భంలో ఈ శవోపాఖ్యానం ప్రారంభమైంది. అందులో ఆకాశం నుంచి పెద్ద శవం కిందకు పడుతూ ఉండగా దానికింద పడి నలిగిపోబోయిన విపశ్చిద్రాజు అగ్ని దేవుణ్ణి గురించి ప్రార్థన చేసి, ఈ శవం ఎందుకిలా పడుతోంది అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా అగ్నిదేవుడు ఈ బోయవాడి కథను విపశ్చిద్రాజుకు చెబుతున్నాడు. అందులో భాగంగా ఇద్దరు మునులు, ఒక బోయవాడు, వాళ్ల సంభాషణ ఇప్పటిదాకా జరిగాయి. ఇకపై కథాభాగాన్ని అగ్నిదేవుడి మాటగా కవి కొనసాగిస్తున్నాడు. 154